అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు, రఘురాముని నమ్మినబంటు నేను, నాకేమి భయంబు చింతలికయేటికి, ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నా మనములో, నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజస్రము ప్రాపై, శరణిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరుబడి గొలుతు. పరమ భాగవతులారా, శ్రీ మహాభాగవతం సప్తమ స్కంధం ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుడు తన గురువులను చూసి ఇలా చెప్పాడు. నారాయణ పాదారవింద సేవ అమృతపాన విశేషమత్త చిత్తము మరొక చోటకి ఎందుకు పోతుంది చెప్పండి అన్నాడు. అంటే విని రోషించి రాజసేవకుండైన పురోహితుండు ప్రహ్లాదుని చూచి తిరస్కరించి ఇట్లనియే, అంటే కోపం వచ్చేసింది. కోపం వచ్చింది ఎవరికి? పురోహితుడు వంక చూసి చెప్పాడు కనుక. ఆ పురోహితుడు రాజసేవకుడు అంటూ ఉన్నాడు చూడండి. అంటే ఇతరు చెప్పిన దాంట్లో తప్పున్నదని అర్థం కాదు, రాజసేవకుడు కనుక రాజుకి ఇష్టమొచ్చిన రీతిలో ప్రవర్తించాలి అనేది భావము అన్నట్లుగా అలా రాజసేవకుడు అంటూ ఉన్నారు ఇక్కడ. ఆ పురోహితుడు ప్రహ్లాదుడిని చూసి తిరస్కారంతో ఇట్లా అంటూ ఉన్నాడట. పంచశరద్వయస్కుడవు బాలుడవు ఇంచుకగా అనిలేవు, భాషించదు తర్కవాక్యముల చెప్పిన శాస్త్రములోని అర్ధమొక్కించుకయైన చెప్పవు. అసురేంద్రుని ముందట మాకు నౌదలు వంచుకొనంగజేసితివి, వైరి విభూషణ వంశదూషణ. నువ్వు చూస్తే 5 సంవత్సరాలు నీ వయస్సు, బాలుడివి, ఇంతలేవు నీవు, తర్కవాక్యాలు చెబుతూ ఉన్నావే, శాస్త్రములు మేం చెప్పినటువంటి వాటిని ఒక్క మొక్క చెప్పలేదేమయ్యా, రాక్షసరాజు ముందు మాకు తలలు వంచుకునేటట్లు చేశావు, శత్రువుల యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ ఉన్నావు, నువ్వు వైర విభూషణుడవి, వంశానికి దూషణుడవు సుమా, వైరులకు భూషణుడవు నీవు అని అన్నాడు. ఇక్కడ చూస్తే వైరి విభూషణ ఈ పదాన్ని మనము పోతనగారి ప్రయోగంగా చూడాలి. ఏమిటనంటే విహి అంటే పక్షి, ఆ పక్షి మీద గమనం చేసేటటువంటి వాడు విష్ణుమూర్తి. అదిగో ఆ విష్ణుమూర్తికి నీవు భూషణములైనటువంటి మాటలు చెప్పావయ్యా, శత్రువుకి అని కాదు. శత్రువుకనే ఒక అర్థం పైన కనపడుతూ ఉంటుంది, దాన్ని కాదనం అనుకోండి, కాదని ఎందుకు అనాలి కనుక. వాళ్ళ భావంలో, పురోహితుడి భావంలో శత్రువు అని ప్రయోగించినా ఇక్కడ ఆ శబ్దం అలా అర్థం వచ్చేటట్లుగా ప్రయోగించాడు ఆయన. మరి అంతా కూడా వైరి విభూషణమేగా విష్ణుమూర్తిని యొక్క గొప్పతనాన్ని చెప్పడము అన్నమాట. తనయుడుగాడు శాత్రవుడు దానవభర్తకు వీడు, దైత్య చందనవనమందు కంటకయుత క్షితిజాతము భంగి పుట్టినాడు, అనవరతంబు రాక్షస కులాంతకు ప్రస్తుతి చేయుచుండు, దండనమునగాని శిక్షలకు డాయడు పట్టుడు కొట్టుడుద్ధతి. కాబట్టి వీడు తనయుడుగా ఈ రాక్షస రాజుకి, వీడు తనయుడు కాదు, రాక్షసులు అనేటటువంటి చందనవనము అది దాంట్లో ముళ్ళతో కూడినటువంటి చెట్టులాగా పుట్టాడు సుమా. ఇతడు రాక్షస కులాంతకుడు అంటే ఇక్కడ నిజాలే చెబుతున్నాడు, రాక్షస కులాన్ని అంతం చేయటానికే పుట్టాడు అన్నట్లుగానే. కనుక ఇప్పుడు ఇతన్ని దండనం చేయాలి. శిక్ష అంటే మరి విద్యార్థులని శిక్షించాలనే కదా చెప్పేది పూర్వం, అప్పుడు శిక్షించేవారు. లాలనాత్ బహవో దోషాహ తాడనాత్ బహవో గుణాహ తస్మాత్ శిష్య పుత్రాశ్చ దండయేతు నతు లాలనాత్. అంటే శిష్యుల్ని పుత్రుల్ని కూడా దండించాలట, లాలన చేయకూడదు, దండనంతో లాలనతోనేమో వారికి దోషాలు వస్తాయి, దండనతో గుణాలు వస్తాయి. కనుక వాళ్ళని కొట్టాల్సిందే అని చెప్పి, కొట్టడం అని అంటే అప్పుడు వెంటనే కొట్టమని అర్థం కాదు, ఈయన కొట్టాలికి వీడిని తీసుకెళ్ళి అని చెప్పి హిరణ్యకశిపుడితో అంటూ ఉన్నాడు. నీ పాపని చదివించదా నీ పాదములాన ఇంకా నిపుణత తోడన్ కోపింతుము దండింతుము కోపింపకుమయ్యా ధనుజ కుంజరా వింటే. ఓ ధనుజ కుంజరా రాక్షస శ్రేష్ట, నీ బిడ్డను చదివిస్తామయ్యా, ఏదో రాజుగారు అబ్బాయి అని చెప్పి మరి ఏదో గారాభంగా చూశాం, కానిక అన్నీ ప్రయోగిస్తాం దండనతో, కానీ ఈసారి చక్కగా తాట తీస్తాము సుమా, ఇనుము వంకర అగ్ని తీరుస్తుందన్నట్లుగా దండన చేసి అతడిని తీసుకుని వస్తాను చూడు అని చెప్పి అని మరియు రాచ పాపనికి వివిధోపాయం బులం బురోహితుండు వెరపు చూపుచూ రాజ సన్నిధిం వాపి తోడుకొని పోయి ఇలా చూడు నిన్నేం చేస్తాను ఒక చీరేస్తా అన్నట్లుగా కేకలేసుకుంటూ లాక్కొచ్చేశాడు బయటికి. ఇంకెక్కువసేపు ఉంటే మరి ఏ స్థితి మారిపోతుందోనని తీసుకుపోయి ఏకాంతంలో అంతూ ఉన్నాడట. నాయన ఎందుకయ్యా ఈ విధంగా దేనికి చేస్తావు, భార్గవనందనుడతనికి మార్గము చెడకుండ పెక్కుమారులు నిచ్చల్ వర్గత్రితయము చెప్పెను అనర్గళ మగు మతి విశేషమర నరేంద్ర. ఉదాహరణ భార్గవనందనుడు ఈ విధంగా చెప్పాడు. ప్రత్యేకించి ఒక్కడు ప్రహ్లాదుడి కోసం, మిగిలిన వాళ్ళందరి కోసము మరొక్కడు, ఇద్దరు కదా గురువులు, ప్రత్యేకంగా ఒక్క ప్రహ్లాదుని కోసమే ఒకడు క్లాస్ తీసుకున్నాడన్నమాట. కనుక భార్గవనందనుడని ఏకవచనంతోనే చెప్తూ ఉన్నారు. ఒక్కడు చెప్పాడు అన్నీని, ఒక్కడికి వర్గత్రితయము ఇది ధర్మ అర్థ కామములు ఈ మూడింటిని కూడా చక్కగా నేర్పాడు. మరియు గురుండు శిష్యునకు సామదాన భేద దండోపాయంబులన్నీ నెరిగించి సామము దానము భేదము దండము రాజులు ప్రయోగించేటటువంటి ఈ ఉపాయాలు ఇవన్నీ కూడా చెప్పాడు. నీతి కోవిదుండయ్యనని నమ్మి నిశ్చయించి అన్నీ కూడా పరీక్ష చేశాడు, పరీక్షలు పెట్టాడు, అప్పచెప్పించుకున్నాడు, అన్నీని అడిగాడు, సమాధానాలు చక్కగా చెప్పాడు. పర్వాలేదు అనుకున్నాడు. ముందు తల్లి దగ్గరకు తీసుకొచ్చాడు ఈసారి. ఎందుకనంటే తల్లికి మరి బిడ్డ ఎక్కువగా చేరువగా ఉంటాడు, తల్లి చెబితే వింటాడు అని చెప్పి ముందు తల్లి దగ్గరకు తీసుకొచ్చాడు. ఆమె చక్కగా ఆహారం పెట్టింది, బుజ్జగించింది, తండ్రి గారి మాట వినమన్నది, ఎదురు తిరగటం పొరపాటు నాయన అని చెప్పింది, అలాగేనమ్మా అన్నాడు. అన్నీ కూడా విన్నాడు, ఎవరేది చెబితే చక్కగా వింటూ ఉన్నాడు. తల్లిచే తన అలంకృతుండే ఈయన కులదీపకు నవలోకించి అలంకారం చేసింది తల్లి చక్కగా. అంతకుముందేమో మరి విద్యార్థిగా ఉండేవాడు కదా, అక్కడ ఇక్కడ రాజకుమారకుడుగా అలంకారం చేసిందట అమ్మ. ఇక నడిపించుకొస్తూ ఉన్నారు ఇక్కడికి మళ్ళీ హిరణ్యకశిపుని యొక్క సభకు. ప్రహ్లాదుడితో అంటూ ఉన్నాడు ఆ గురువుగారు, త్రిప్పకుమన్న మామతము దీర్ఘములైన త్రివర్గ పాఠములు దప్పకుమన్న నేడు మన దైత్య వరేణ్యు నిమ్రోలనేము ముంచెప్పిన రీతిగా అని మరి చెప్పకుమన్న విరోధి నీతులను విప్పకుమన్న దుష్టమగు విష్ణు చరిత్ర కదా అర్ధజాలముల్. ప్రహ్లాదుడా, మా మతము చక్కగా మేము ఏది చెప్పామో అది ఏమీ ఎదురు తిరక్కయ్యా, చక్కగా చెప్పవయ్యా, ఈ త్రివర్గము మేము చెప్పినటువంటి పాఠాలు ఎలా గడగడగడగడగడగడ అప్పచెప్పేసావు, అలా అప్పచెప్పేసేయాలి సుమా, మా తలలు దించుకునేటట్టు చేయకు బాబు, నిన్ను బ్రతిమాలుతూ ఉన్నాము, ఆ దుష్టమగు విష్ణు చరిత్ర కదార్థ జాలము అది విప్పవద్దు అంటూ ఉన్నారు. మరి నిజంగా తుష్టమే, దుష్టము తుష్టము అక్కడ సరళాదేశంగా తీసుకుంటే దుష్టమవుతుంది, లేకపోతే తుష్టము అవుతుంది అంటే సంతోషాన్ని ఇచ్చేవి అని అర్థం. విష్ణు నింద చేయలేరు పోతర గారు, చాలా చోట్ల అవతారాలు రాక్షసులు ఎన్నో రకాలుగా నిందిస్తూ ఉంటే అవతారాలుని మర్మగర్భంగా పెట్టి చెబుతూ ఉంటాడు ఆయన. అటువంటి మహానుభావుడు మరి ఆ కవిత్వమే కవిత్వం. అలా బుజ్జగించారు, చక్కగా తీసుకుని వస్తూ ఉన్నారు. ఎటువంటి వాడట ఈ బాలకుడు చెబుతూ ఉన్నారు. అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని అంభోజ గర్భాదు లభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాణి మాతృగర్భము జొచ్చి మన్నది మొదలుగా చిత్తమచ్చుతు మీద చేర్చువాణి అంకించి తనలోన నఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చెలగువాణి వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణములకు ఆటపట్టైన వాణి శిష్యు బుధలో ఒక సంభావ్యుజీరి గురుడు ముందరికి ద్రొబ్బి తండ్రికి మ్రొక్కుమనుచు. ఎటువంటి వాడండి ఈ బాలకుడంటే, అడుగడ్గునకు అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే మాధవ అనుచింతన సుధా మాధుర్యము, ఆ లక్ష్మీభర్త యొక్క ధ్యానము అనేటటువంటి అమృతము జల్లు పడినట్లుగా ఉందట. మేను మరిచిపోతూ ఉన్నాడు, శరీరం మరిపోస్తూ ఉందా, ఆయనకి ఏమీ తెలియట్లేదు. అలాగే అంభోజ గర్భాదు లభ్యసించలేదు ఈ హరిభక్తిని. సామాన్యమా హరిభక్తి అని అంటే బ్రహ్మాది దేవతలకే లభించినటువంటి ఈ భక్తి పుంభావము, ఈ రూపం ధరించిందా ఏంటి? భక్తి అనేది రూపం ధరిస్తే ప్రహ్లాదుని రకంగా పురుష రూపాన్నిలా ధరించిందన్నట్లుగా ఉన్నవాడట పుంభావము. అదే పుంభావ సరస్వతి అంటూ ఉంటారు ఎవరిని? పురుషులని. మరి సరస్వతీదేవికి పురుషభావం వస్తే ఏమవుతుంది? మరి సరస్వతి స్త్రీ కనుక పండితులను పొగడాలంటే పుంభావ సరస్వతులు అంటూ ఉంటారు. అలాగే హరిభక్తి పుంభావమైన వాడు. భక్తిని స్త్రీలింగము గనుక స్త్రీగానే భావిస్తారు సామాన్యంగా. అందుకని పురుషరూపాన్ని ధరించినటువంటి వాడు, పురుషరూపాన్ని ధరించినటువంటి భక్తి అంటూ ఉన్నారు. మాతృగర్భము జొచ్చి ఆ తల్లి గర్భంలో ప్రవేశించింది మొదలుగా చిత్తము అచ్యుతుడి మీదే ఉంది. మరి ఇంకా ఆయన చిత్తము లోపలికి ఇంకా చేరేదే ఉంటుందండి, ఏ విషయాలు కూడా చేరవు. మరి ఎంత అదృష్టం అది, సామాన్యమా? నమ్మాళ్ళు వారి పరిస్థితి అదే కదా. ఆయన అసలు కళ్ళే తెరవకుండా మొత్తము పట్టేసి ఉంచాడు. ఈయనేమో మొత్తమంతా చిత్తమంతా ఆయన్ని ఉంచేసుకున్నాడు, ఇతర విషయాలు చేరనీయలేదు. ఈ మొత్తం ప్రపంచమంతా విష్ణుమయం. ఏది చెప్తే ఏముంది, ఏది చూస్తే ఏముంది, ఏది అంటే ఏమున్నది, అంతా విష్ణుమయముగా చూస్తూ ఉన్నాడు. వినయము, కారుణ్యము, బుద్ధి, వివేకము ఇట్లాంటి లక్షణాలు, ఈ గుణములకు అన్నిటికీ కూడా ఆటపట్టు అన్ని గుణాలు కలిగినటువంటి వాడు శిష్యుడు ఈ గురువు గారికి. బుధలో ఒక సంభావ్యుడు, పండితులు దేవతలు కూడా చాలా గొప్పగా గౌరవింపతగినటువంటి వాణ్ణి. ముందరికి ద్రొబ్బి, ఆ ముందరికి త్రోసి అంటానికి ద్రొబ్బి, ద్రొబ్బుట అంటే కొన్ని కొన్ని ప్రాంతాలు ఇవి, ఆ తెలంగాణ రాయలసీమ ఆ ప్రాంతాల్లో వాడుతూ ఉంటారు. మరి ఇప్పటికి ఉన్నదో లేదో మనకు తెలియదు, ఆ కాలంలో ఉండేది అని కూడా చెబుతూ ఉంటారు. ఆడపిల్లని తీసుకురావటానికి వెళ్తే, ఏమిరా మీ అక్కయ్యని తోలుకుపోవటానికి వచ్చినావా అనేవారట. తోలుకుపోవటం, తీసుకుపోవటం అంటే మన ప్రాంతంలో పశువులని తోలుకుపోవటం అంటుంటారు. మన ప్రాంతం వాడుకలు ఇవి. ద్రొబ్బుట అనేది మనము మరొక విధంగా వాడుతూ ఉంటాం. అంటే త్రోసి, ముందరికి త్రోశాడు, తండ్రికి నమస్కరించమని చూశాడు. శిక్షించితి మన్యములగు పక్షం బులుమాని నీతి పారగుడయ్యన్ రక్షో వంశాధీశ్వర వీక్షింపుముని కుమారు విద్యాబలమున్. శిక్ష చేశాం ఈసారి చక్కగా. నీతి పారగుడయ్యాడు, నీతి శాస్త్రము తుదముట్టా చదివాడయ్యా. గడగడగడ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చెప్పేస్తాడు సుమా, చూడు విద్యాబలం ఎంతో అని నా అని పలికిన శుక్రకుమారకు వచనంబులాకర్ణించి దానవేంద్రుండు తనకు దండ ప్రణామంబు చేసి నిలుచున్న కొడుకును దీవించి బాహుదండంబులు సాచి దిగ్గనండగ్గరం దిగిచి పెద్ద తడవు గాఢాలింగనంబు చేసి తన తొడ మీద నిడుకొని చుంచు దువ్వి చుబుకంబు పుణికి చెక్కిలి ముద్దుకొని శిరంబు మూర్కొని ప్రేమాతిరేక సంజనిత బాష్ప బిందు సందోహంబులనతని వదనాడ బిందంబు తడపుచూ మంద మధురాలాపంబులనిట్లనియే. చూడండి ఎన్ని ఎన్ని చేయాలో అన్నీ చేశాడు, అన్నీ చెప్పాడు చక్కగా. ఇక్కడ పోతన గారు అన్ని క్రియాపదాలు చక్కగా ముద్దు చేశాడు. మరి ఆనందంతో మెత్తని మాటలతో అంటూ ఉన్నాడట. అంతకుముందు కొంచెం కఠినంగా మాట్లాడాడు, తోశాడు, మెత్తని మాటలతో అంటూ ఉన్నాడు. నాయన ప్రహ్లాద శోధ్యంబయ్యడు ఇంతకాలమరిగెన్ శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో గురువులు ఏ వెంటన్ పఠింపించిరో విద్యాసారమిరుంగగోరెదభవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపుమా. నాయన చాలా రోజులైంది, నువ్వు వెళ్ళి మరి చూసావా ఎంత విచిత్రమో, ఎన్ని రోజులు గడిచిపోయినాయో, నిన్ను విడిచిపెట్టి మేమున్నావు, మమ్మల్ని విడిచిపెట్టి నీవు ఉన్నావు, చాలా ఆశ్చర్యము అంటూ ఉన్నాడు. శోధ్యమట ఆశ్చర్యమైంది, మరి గురువులు ఏమేమి చెప్పారయ్యా, సంవేద్యాంశములు తెలుసుకోదగినవి ఏమేమి చెప్పారు, ఎట్లా నిన్ను చదివించారు, నువ్వు అందరికంటే బాగా చదివావా, ఏది ఒక పద్యం చెప్పు, నీ విద్యా సారము ఏదో బాగా చదివించామంటున్నారు కదా, విద్యా బలము ఏంటో తెలుసుకోవాలి సుమా, నీకు తెలిసిన దాంట్లో ఒక పద్యాన్ని చెప్పి సార్థముగ తాత్పర్యంబు భాషింపుమా, చక్కగా అర్ధతాత్పర్యాలు అన్వయ వ్యతిరేకాలతో చెప్పవయ్యా అన్నాడు. మరి చదువులంటే అవి ఎలా ఉంటాయి, ఏం కాశీమజిలి కథలు కాదు. రామాయణ భారత భాగవతాలంటే సంస్కృత భాషలో ఉన్నవైనా తెలుగు భాషలో ఉన్నవి అయినా అద్భుతమైనటువంటివి, ఇవన్నీ కూడా దాదాపుగా మన తెలుగులోకి వచ్చినా ఎక్కువ సంస్కృత పదాలు ఉంటాయి, లేదంటే అచ్చ తెలుగు రామాయణం అని రాశాడు ఆయన కూచిమంచి తిమ్మకవి, అది అసలు అర్థం కాదు. కనుక ఇలా ఏదైనా సరే విద్యాబలం కావాలి, కానీ కేవలము కాశీమజిలి కథలు చెప్పినట్టు చెప్పేస్తూ ఉంటే లోకం అలాగే తయారైపోతున్నారు. చాలామంది అన్నారు మీరు కూడా అలా తెలిసేటట్టు వాళ్ళకి ఎలా, వాళ్ళకి ఏది కావాలో అది చెప్పాలండి అన్నారు. బాగానే ఉందయ్యా మీరు చెప్పేది, వాళ్ళకి ఏది కావాలో అది చెప్పేది ఏమిటి, అసలు వాళ్ళకి కావాల్సింది నేనెందుకు చెప్పటం, కావాలంటే చాలామంది ఉన్నారు చెప్పేవాళ్ళు. లేరా, నువ్వు వ్యక్తిత్వం నేర్చుకోవాలి అనుకుంటే వ్యక్తిత్వ వికాసాలు క్లాసులే ఉన్నాయి, నీకు ఏది కావాలంటే అది ఉన్నాయి. భగవద్గీతను కూడా వ్యక్తిత్వ వికాసానికి చెప్పేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ వీటిలో భారత భాగవత రామాయణాదుల్లో ఋషులు ఏం చెప్పారో, మనం ఏది తెలుసుకోవాలని ఉందో అది చెప్పాలి తెలుసుకోవటానికి, అంతేగాని మాయ చేసి మసిపూసి మారేడుకాయలు చేసి మోసాలు చేయటం కాదయ్యా చెప్పటం అంటే ఎవడకు కావాలయ్యా. ఎంతమంది వింటే ఏమి, ఎంతమంది వినకపోతే ఏమి, కావలసిన వాళ్ళు వింటారు తెలుసుకుంటారు, అది ఇక్కడ కావలసింది. ఉన్నది చెప్పాలి తప్ప ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా తేలిగ్గా, ఏమిటి తేలిక, విద్యాసారము తెలుసుకోటట్లుగా చెప్పవయ్యా, సార్థముగా తాత్పర్యం చెప్పమంటూ ఉన్నాడు. రాక్షసరాజు అడుగుతూ ఉన్నాడు. రాక్షస అంటే సాక్షర అంటారు, అంటే చదువుకున్న వాళ్ళు అని అర్థం అంట. రాక్షస తిరగేస్తే సాక్షర, అక్షరవంతులు పండితులు మరి వారే, అదిగో అటువంటి వాడు అడుగుతూ ఉన్నాడు. చక్కగా చెప్పవయ్యా అని పైగా ఇంకా అంటూ ఉన్నాడు. నిన్ను మెచ్చరు నీతి పాట మహిమన్ నీతోటి దైత్యార్భకుల్ కన్నారన్నీయు చెప్పనెత్తురు కదా గ్రంథార్థముల్ దక్షులై అన్నా ఎన్నడు నీవు నీతి మతివయుదంచున్ మహావాంఛతో నున్నాడన్నను కన్న తండ్రి భవదీయ ఉత్కర్షముంజూపవే. చూసావా నీతోటి బాలకులు నీతి పాఠ మహిమలో నిన్ను మెచ్చరు, నీకంటే ముందుకెళ్ళిపోతున్నారు, అన్నీ చెబుతూ ఉన్నారయ్యా, ఇలా చెప్పకూడదని కూడా అంటూ ఉంటారు. పోటీలు పెట్టి వాళ్ళు బాగా చదువుతారు, వాళ్ళు బాగా చదువుతారని అనకూడదు అంటారు. సరే, అది పిల్లల విషయంలో కావచ్చు, నేను దానికి ఒప్పుకుంటా కాదన్ను. ఎందుకంటే పిల్లలు కనుక ఈ కాలంలో మారిపోయి వాళ్ళు చిన్న పుచ్చుకుంటారు, వాళ్ళకి అన్నీ తెలుసు కనుక ఈ కాలంలో పిల్లల విషయంలో కావచ్చు, కానీ ఆధ్యాత్మిక విషయంలో కాకమ్మ కథలు చెబుతాను అంటే నేను ఒప్పుకోను. అది ఎప్పుడు కూడా నాకు మాత్రం ఇష్టం కాదు. కనుక నీవు ఎప్పటికీ మంచి శాస్త్ర కోవిదుడు అవుతావని నేను ఎదురు చూస్తూ ఉన్నాను నాన్న. ఏది చక్కగా చెప్పువయ్యా, నీ యొక్క ఉత్కర్ష, నీ ఆధిక్యము అది చూపించు అన్నాడు. మళ్ళీ ఇది కూడా అంతే కదా, నిన్ను తననే పొగుడుతూ ఉన్నాడు, చెప్పు నువ్వు చూపించని ఇలా చెబుతూ ఉన్నాడు అన్నమాట. కానీ మనము ఇట్లా చెప్పలేము, ఏదైనా కేకలేసి తిడితే అది కూడా చెప్పాలి. మరి నీ గొప్పతనాన్ని కూడా చూపించు, నువ్వు కూడా మంచి నీ స్థితి, నీ యొక్క ఉత్కర్షణ చూపించు. నెంబర్ వన్, మరి క్లాసు నెంబర్ వన్నా, మరి లేకపోతే ఇప్పుడే అసలు ఇప్పుడు ఈ వన్లు కూడా కాదు కదా, ఏమేమిటో ర్యాంకులు వచ్చేసి ఉన్నాయి. అదిగో అలా అందరూ ఫస్ట్ ర్యాంకులు కావాలి అన్నమాట. అలా ఈ ఫస్ట్ ర్యాంకు చూపించు అన్నట్లుగా అని చెప్పాడు. అని నా కన్న తండ్రికి ప్రియనందనుండైనా ప్రహ్లాదుండు ఇట్లనియే అని ప్రహ్లాదుడు చెబుతూ ఉన్నాడు. ఆయన ఏం చెబుతాడు మరి చూద్దాం, రేపు చూద్దాం. అన్నీ కూడా మరి సామాన్యం కాదు కదా, అంటే అర్ధతాత్పర్యాలతో చెబుతూ ఉన్నాడు ఆయన. అన్వయ వ్యతిరేకాలతో చెబుతూ ఉన్నాడు, అంటే ఒకసారి అనుగుణంగా మరొక ఒకసారి దానికి వ్యతిరేకంగా. చూద్దాం రేపు అన్వయం అంటే ఏమిటో, వ్యతిరేకం అంటే ఏమిటో రేపు చూద్దాం. జై శ్రీరామ్.